மதுரை ராவாலா தொழிலை காவாலா சன்னஜாஜி பொதரிந்த சன்ன சன்னி வெண்ணிலந்த மனமீத வாழால மல்வெலை போவால மனமீத வாழால மல்வெலை போவால చూసి కౌగించన తొలిగే వీరాలు చూసి నవ్వించన మనసు పడు చైన మీకు మతి చెప్పనా మతి మీతో పాటు పోయి శృతి తప్పనా మళ్ళీ తొలిరేగి మొగ్గు చూపించన మళ్ళీ తొలి నాటి సిగ్గు మొలిపించన సన్నజాజి పొదరింత సన్న సన్న నీదంత మన మీద మల్లెలై పోవాల మన మీద వాళ్ళ మల్లెలై పోవాల మనసు కొన్నాళ్ల పాటు నిదరోయిన మనసు విని ఒడిలోకి నేను చేరన నన్నే ఇన్నాళ్ళునే మరిచిపోయినా నన్నే ఇన్నాళ్ళునే మరిచిపోయినా మళ్ళీ నీ కోసమే మేలుకున్నా తొలివే కావాలా అలిగేటి పడకింత అల్లుకున్నా వెనలంట మన మీద బాలాల మల్లెలై పోవాల మన మీద బాలాల మల్లెలై పోవాలా